సుఖం నావు, తల్లి గర్భమందు నన్ను చూచినావు, నీ జీవ గ్రంథమందు రాసుకున్నావు. ఓ గొప్ప దేవుడా, ఓ శక్తిమంతుడా, ఓ గొప్ప దేవుడా, ఓ శక్తిమంతుడా, శాశ్వత మగు ప్రేమతో.